ఓం ఇమగ్రస్తనం స్తనమూర్జస్వంతం ఊర్జస్వంతం ధయావాం అపాం ప్రవీణం ప్రవీణమగ్నే ప్రవీణమిది ప్రవీణం అగ్నే శరీరస్య శరీరస్య మధ్యే మధ్యైతి మధ్యే ఉత్సంజుషస్వ జుషస్వ శతధారం శతధారమర్వన్ శతధారమితి శతధారం అర్వన్ సముద్రియం సముద్రియాం సదానం సదానమావీశస్వ ఆవీశస్వ విశస్వేతి విశస్వ ఘృతం మీ వీక్షే వీక్షే ఘృతం ఘృతమస్య అస్య యోనీ యోనిర్ఘృతే ఘృతే శిర శిరో ఘృతం ఘృతం వస్య భూమిో అస్య ధామ ధావేది ధామ అనుష్వధమావాహ అనుష్వధమిత్యను స్వధం ఆవాహ పరమాదయస్వ మాదయస్వ స్వాహాకృతం స్వాహాకృతం వృషభ స్వాహాకృతమితి స్వాహాకృతం వృషభవక్షి వక్షిహవ్యం హవ్యమితి హవ్యం సముద్రాదూర్మి ఊర్మిర్మధుమాన్ మధుమా ఉపుతే మధుమానికి మధుమాన్ ఉదారతే ఆరదుప ఉపాహ్యసునా ఆంశునాసం సమామృతత్వం అమృతత్వమానటే అమృతత్వమిత్యమృతత్వం ఆనలిత్యానటే ఘృతస్య నామ నామగుహ్యం గుహ్యయ్యతే యదస్తి అస్తి జిహ్వా జిహ్వా దేవానాం దేవానామృతస్య అమృతస్య నాభీ నాభిరితి నాభీ వయం నామ నామ ప్రబ్రవామ బ్రవామా ఘృతస్య ఘృతస్యాస్మిన్ అస్మిన్ యజ్ఞే యజ్ఞే ధారయామ ధారయామా నమోభిః నమోభిరితి నమః భిః ఉపబ్రహ్మా బ్రహ్మా శృణవతే శృణవచ్చస్య మాహానం స్వస్య మాహానం చతుశృంగః చతుశృంగోవమీత్ చతుశృంగ ఇతి చతుః శృంగః అవమీద్గౌరః గౌర ఏతత్ ఏతదిత్యేతత్ చత్వారి శృంగాః శృంగాత్రయః త్రయోస్య అస్య పాదాః పాదాద్వే ద్వే శీర్షే ద్వే ఇతి ద్వే శీర్షే సప్త శీర్షే ఇతి శీర్షే సప్తహస్తాసః హస్తాసో అస్య అస్యేత్యస్య త్రిధావద్ధః బద్ధో వృషభః వృషభో రోరవీతి రోరవీతి మహః మహోదేవః దేవో మర్త్యాన్ మర్త్యాం ఆవీవేశ ఆవీవేశ వివేశేతి వివేశ త్రిధాహితం హితం పణిభిః పణిర్గుహ్యమానం గణిభిరితి పణిభిః గుహ్యమానం గవి గవి దేవాసాః దేవాసో ఘృతం ఘృతమను అన్వవిందన్ అవిందన్ నిత్యవిందన్ ఇంద్రయేకం ఏకాం సూర్యాః సూర్య ఏకం ఏకం యజాన యజాన వేనాద్ వేనాదేకం ఏకగ్రస్వధయా స్వధయానిః నిష్టాదక్షుః తదక్షురితి తదక్షుః ఏతా అర్హంతి అర్హంతి హృద్యాత్ హృద్యాత్ సముద్రాత్ సముద్రాత్ శతవ్రజాః శతవ్రజా రిపుణాః శతవ్రజాయితి శతవ్రజాః రిపుణానా నావచక్షే అవచక్ష ఇత్యవచక్షే ఘృతస్య ధారాః ధారా అభి అభిచాకసీమి చాకసీమి హిరణ్యజాః హిరణ్యయో వేతసః వేతసో మధ్యే మధ్య ఆసా ఆసామిత్యాసా ఏతే అర్షంతి అర్షంత్యోర్మయాః ఊర్మయో ఘృతస్య ఘృతస్య మృగాయీవ మృగాయీవ క్షిపణో మృగాయివేతి మృగా ఈవ క్షిపణోరీషమాణా ఈషమానా ఇతిషమానా సింధోరివ ప్రాధ్వనే సింధోరివేతి సింధో ఇవ ప్రాధ్వనే సోఘనాసా ప్రాధ్వన ఇతి ప్రాధ్వనే సోఘనాసో వాత ప్రమేయ వాత ప్రమేయ పతయంతి వాత ప్రమేయ ఇతి వాత ప్రమేయ పతయంతి యహ్వా ఘృతస్య ధారా అరుష అరుషో నవాజీ వాజీ కాక్షా భిందన్ భిందన్ ఊర్మిభిః ఊర్మిభిః పిన్వమానః ఊర్మిభిరిత్యూర్మిభిః పిన్వమాన ఇతి పిన్వమానః అభిప్రవంత క్రమంత సమానేవ సమానే యోషాః సమానే వేతి సమానా ఇవ యోషాః కళ్యాణ్యాః కళ్యాణ్యస్మయమానాసః స్మయమానాసో అగ్నిం అగ్నిమిత్యగ్నిం ఘృతస్య ధారాః ధారాః సమిధాః సమిధో న సంత సమిధ ఇతి సం ఇధాః అసంతతాః రాజూషాణః యుషానో హర్యతి హర్యతి జాతవేదాః జాతవేదా ఇతి జాతవేదాః కన్యా ఇవ వహతుం కన్యా ఇవేతి కన్యాః ఇవ వహతు మే తవై ఏ తవావు అంజీ ఊంయిత్యూం అంజం జానాః అంజానా అభి అభిచాకసీమి చాకసీమీతి చాకసీమి యత్ర సోమాః సోమస్తూయతే సూయతే యత్ర యత్ర యజ్ఞః యజ్ఞో ఘృతస్య ఘృతస్య ధారాః ధారా అభి అభితతే తత్పవంతే పవంత ఇతి పవంతే అభ్యర్షత అర్షత సుష్టుతిం సుష్టుతిం గవ్యం సుస్థుతిమితి సుస్థుతిం గవ్యమాదిం ఆదిమస్మాసు అస్మాసు భద్రా భద్రాద్రవీణాని ద్రవీణాని ధత్త ధత్తేతి ధత్త ఇమై యజ్ఞం యజ్ఞం నాయత నయత దేవతానః నో ఘృతస్య ఘృతస్య ధారాః ధారా మధుమతే మధుమత్పవంతే మధుమతి మధుమతే పవంత ఇతి పవంతే ధావంతే హే విశ్వం విశ్వం భువనం భువనమధి అధిశ్రుతం శ్రుతమంతః అంతస్య ముద్రే అంతరిత్యంతః సముద్రై హృద్యంతః అంతరాయుషి ఆయుషీత్యాయుషి అపామనీకే అనీకే సమితే సమితేయః సమితైతి సం ఇతే య ఆభేదః ఆభేదస్తం ఆభేద ఇత్యా భేదః తమశ్యామ అశ్యామ మధుమంతం మధుమంతం తే మధుమంతమితి మధుమంతం తవూర్మిం ఊర్మిమిత్యూర్మిం వాజశ్చ చ మే మే ప్రసవః ప్రసవ ప్రయాతిః ప్రసవ ఇతి ప్రసవః ప్రయాతి ప్రసీతిః ప్రయాతిరితి ప్రయాతిః ప్రసీదద్ధీతిః ప్రసీదిరితి ప్రసీతిః ధీతి క్రతుః క్రతుస్వరాః స్వరశ్లోకాః శ్లోకశ్రావః శ్రావశ్రుతిః శ్రుతిర్జ్యోతిః జ్యోతిస్వాహ స్వశ్చ స్వరితి స్వాహ చ మే మే యజ్ఞేన యజ్ఞేన కల్పంతాం కల్పంతాం ప్రాణః ప్రాణో బాణః అపానో వ్యానః అపాన ఇత్యప ఆనః వ్యానోసు వ్యాన ఇతి వ్యానః అసో చిత్తం చిత్తమాధీతం ఆధీతం వాక్ ఆధీతమిత్యాధీతం వాంగ్మనః మనశ్చక్షుః చక్షుశ్రోత్రం శ్రోత్రం దక్షాః దక్షో బలం బలమోజాః ఓజస్సహాః సహ ఆత్మా ఆత్మా తనూః తనూః శర్మ శర్మ వర్మ వర్మాంగాని అంగాన్యస్థీని అస్థీని పరోగ్రేషి పరోగ్రేషి శరీరాణి శరీరాణ్యాయోః ఆయుర్జరా జరాజ్యేష్ఠ్యం జ్యేష్ఠమాధిపత్యం ఆధిపత్యం మన్యుః ఆధిపత్యమిత్యాధిపత్యం మన్యుర్భామాః భామోమాః అమోంభాః అంభో జేమా జేమామహిమా మహిమావహిమా వహిమా ప్రథిమా ప్రథిమావర్షిమా వర్షిమా గ్రాహిమా గ్రాహిమా వృద్ధం వృద్ధం వృద్ధీ వృద్ధిరి వృద్ధి సత్యగ్రశ్రద్ధా శ్రద్ధా జగతి జగద్ధనం ధనం విశ్వం విశ్వం మహ మహక్రీలా క్రీలా మోదాః మోదో జాతం జాతం జనిష్యమానం జనిష్యమానాం సూక్తం సూక్తాం సుకృతం సూక్తమితి సు ఉక్తం సుకృతం విత్తం సుకృతమితి సుకృతం విత్తం వేద్యం వేద్యం భూతం భూతం భవిష్యతే భవిష్యత్సుగం సుగాం సుపథ్యం సుగమితి సుగం సుపథ్యమృద్ధం సుపథ్యమితి సుపథ్యం వృద్ధమృద్ధి వృద్ధి క్లుప్తం క్లుప్తం క్లుప్తి క్లుప్తిర్మతి మతి సుమతి సుమతిర్యంత సుమతిరితి సుమతి యంత ధత్తా ధత్తా క్షేమా క్షేమో ధృతి ధృతిర్విశ్వం విశ్వం మహాః మహసంవిత్ సంవిజ్ఞాత్రం సంవిది సంవిత్ జ్ఞాత్రాం శీరం శీరలయాః రయసో సూః ప్రసూః ప్రసూ సమ్ ప్రసూరితి ప్రసూః సమ్మయాః మయ ప్రియం ప్రియమనుకామః అనుకామః కామాః అనుకామ ఇత్యను కామః కామః సౌమనసః సౌమనసో భగాః భగో ద్రవీణం ద్రవీణం భద్రం భద్రగశ్రేయాః శ్రేయో వశీయః వశీయో యశాః యశ ఇతి యశాః ఊర్ధ్వసూనృతాః సూనృతాపయాః పయోరసాః రసో ఘృతం ఘృతం మధు మధుసద్భిః సద్భిస్సపీతిః సపీతిః కృషిః సపీతిరితి సపీతిః కృషిర్వృష్టిః వృష్టిర్జైత్రం జైత్రమౌద్భిద్యం ఔద్భిద్యమృతం ఔద్భిద్యమిత్యౌద్భిద్యం ఘృతమృతం అమృతమయక్ష్మం అయక్ష్మమనామయతే అనామయజ్జీవాతోః జీవాతుర్దీర్ఘాయుత్వం దీర్ఘాయుత్వమానమిత్రం దీర్ఘాయుత్వమితి దీర్ఘాయుత్వం అనమిత్రమభయం అభయాం సుగం సుగాం శయనం సుగమితి సుగం శయనాం సూషాః సూషాః సుదినం సూషా ఇతి సుషాః సుదినాం రయిః సుదినమితి సుదినం రయిరాజాః రాయ పుష్టం పుష్టం పుష్టిః పుష్టిర్విభో విభు ప్రభు విభుది విభో ప్రభు పూర్ణం ప్రభుది ప్రభో పూర్ణం పూర్ణతారం పూర్ణతారం కుయావం పూర్ణతారమితి పూర్ణతారం కుయావమక్షీతం అక్షీతమన్నం అన్నమక్షూతే అక్షుద్వీహయాః వీహయో యవాహాః యవామాషాః మాషాస్తిలాః యామగ్గాః ముగ్గాః ఖల్వాః ఖల్వాః ప్రియంగవః ప్రియంగవో నవః అనవ శ్యామాకాః శ్యామాకా నివారాః నీవారా గోధూమా గోధూమా మసూరా మసూరా ఇతి మసూరా అశ్మా మృత్తికా మృత్తికా గిరయః గిరయః పర్వతాః పర్వతాః సికతాః సికతా వనస్పతయః వనస్పతయో హిరణ్యం హిరణ్యమయః అయశీసం శీసం త్రపు త్రపు శ్యామం శ్యామల్లోహం లోహమగ్నిః అగ్నిరాపాః ఆపో వీరుధాః వీరుధపోషధయః ఓషధయ కృష్టవచ్చాః కృష్టవచ్చాః కృష్టవచ్చాః కృష్టవచ్చా ఇది కృష్టవచ్చాః అకృష్టవచ్చా గ్రామ్యాః అకృష్టవచ్చా ఇత్యకృష్టవచ్చాః గ్రామ్యా పశవః పశవ ఆరణ్యాః ఆరణ్యా విత్తం విత్తం విత్తీః విత్యద్భూతం భూతం భూతీః భూతిర్వసు వసు వసతిః వసతిః కర్మ కర్మశక్తీః శక్తిరర్థాః అర్థో యామాః యామ ఇత్యా ఇత్యా గతీః గతిరిది గతీః అగ్నిర్ంద్రాః ఇంద్రః సోమాః సోమః సవితా సవితా సరస్వతీ సరస్వతీ పూషా పూషా బృహస్పతీః బృహస్పతిర్ మిత్రః మిత్రో వరుణః వరుణో ధాతా ధాతా త్వష్టాః త్వష్టాః మరుతాః మరుతో విశ్వే విశ్వే దేవాః దేవా పృథివీ పృథివ్యంతరిక్షం అంతరిక్షం ద్యౌః ద్యౌః సమానాః సమా నక్షత్రాణి నక్షత్రాణి దిశాః దిశ ఇంద్రాః ఇంద్ర ఇతి ఇంద్రాః ఆంశో రశ్మిః రశ్మిరదాభ్యః అదాభ్యోధీపతిః అధీపతిరుపాభ్యేషు అధీపతిరిత్యధీపతిః ఉపాభ్యేషురంతర్యామః ఉపాభ్యేషురిత్యుప ఆంశుః అంతర్యామ ఐంద్రవాయవః అంతర్యామ ఇత్యంతః యామః ఐంద్రవాయవో మైత్రావరుణః ఐంద్రావరుణ ఆశ్వినః ఆశ్విన ప్రతిప్రస్థానాః ప్రతిప్రస్థానశుక్రః ప్రతిప్రస్థానమితి ప్రతిప్రస్థానాః శుక్రో మంథీ మంథ్యాగ్రయనః ఆగ్రయణో వైశ్వదేవః వైశ్వదేవో ధ్రువః వైశ్వదేవ ఇతి వైశ్వదేవః ధ్రువో వైశ్వానరః వైశ్వానర ఐంద్రాగ్నః ఐంద్రాగ్నో మహావైశ్వదేవః మహావైశ్వదేవో మరుత్వీయాః మహావైశ్వదేవ ఇతి మహావైశ్వదేవః మరుత్వీయా నిష్కేవల్యః నిష్కేవల్యః సావిత్రః నిష్కేవల్య ఇతి నిష్కేవల్యః సావిత్రః సారస్వతః సారస్వతః పాత్రీవతః పాత్రీవతో హార్యోజనః పాత్రీవత ఇతి పాత్రీవతః హార్యోజనశుచాః హార్యోజన ఇతి హార్యోజనః శుచశ్చమసాః చమసా వాయవ్యాని వాయవ్యాని ద్రోణకలసః ద్రోణకలసో గ్రావాణః ద్రోణకలస ఇతి ద్రోణకలసః గ్రావాణో దిశవర్ణే అధిశవనే పూతభృతే అధిశవనే ఇత్యధిశవనే పూతభృతాధవనీయాః పూతభృతి పూతభృత్ ఆధవనీయో వేదీః ఆధవనీయ ఇత్యాధవనీయాః వేదద్బర్హిః బర్హిస్వగాకారః స్వగాకారో వవృథః స్వగాకార ఇతి స్వగాకారః అవవృథోగ్నిః అవవృథ ఇత్యవవృథః అగ్నిర్ఘర్మః ఘర్మోర్కః అర్కః సూర్యః సూర్యః ప్రాణః ప్రాణో అశ్వమేధః అశ్వమేధ పృథివీ అశ్వమేధ ఇత్యశ్వమేధః పృథివ్యరీతిః అరీతిర్దితీః ద్యౌః ద్యౌరంగులాయః అంగులాయః శక్వారయః శక్వారయో దిశాః దిశో వ్రతం వ్రతమృతవాః ఋతవః సంవత్సరః సంవత్సరస్తపాః తపోహోరాత్రే అహోరాత్రే ఊర్వష్ఠీవే అహోరాత్రే ఇత్యహోరాత్రే ఊర్వష్ఠీవే బృహద్రథంతరే ఊర్వష్ఠీవే ఇత్యూర్వష్ఠీవే బృహద్రథంతరే ఇది బృహత్ రథంతరే ఏకా తిస్రః తిస్రః పంచ పంచ సప్త సప్త నవ నవైకాదశ ఏకాదశ త్రయోదశ త్రయోదశ పంచదశ త్రయోదశేకి త్రయః దశ పంచదశ సప్తదశ పంచదశేతి పంచదశ సప్తదశ నవదశ సప్తదశేతి సప్తదశ నవదశైకవింశతిః నవదశేతి నవదశ ఏకవింశతిస్త్రయోవింశతిః ఏకవింశతిరిత్యేకవింశతిః త్రయోవింశతిః పంచవింశతిః త్రయోవింశతిరితి త్రయః వింశతిః పంచవింశతిః సప్తవింశతిః పంచవింశతిరితి పంచవింశతిః సప్తవింశతిర్నవవింశతిః సప్తవింశతిరితి సప్తవింశతిః నవవింశతిరేకత్రింశత్ నవవింశతిరితి నవవింశతిః ఏకత్రింశత్ త్రయస్త్రింశత్ ఏకత్రింశదిత్యేక త్రింశత్ త్రయస్త్రింశత్ చతస్రః త్రయస్త్రింశదితి త్రయః త్రింశత్ చతస్రోష్టౌ అష్టౌ ద్వాదశ ద్వాదశ షోడశ షోడశ వింశతిః వింశతిశ్చతుర్వింశతిః చతుర్వింశతిరష్టావింశతిః చతుర్వింశతిరితి చతుః వింశతిః అష్టావింశతిద్వాత్రింశత్ అష్టావింశతిరిత్యష్టావింశతిః ద్వాత్రింశత్ షట్త్రింశత్ షట్త్రింశత్ చత్వారింశత్ షట్త్రింశదితి షట్ త్రింశత్ చత్వారింశత్ చతుశ్చత్వారింశత్ చతుశ్చత్వారింశదష్టాచత్వారింశత్ చతుశ్చత్వారింశదితి చతుః చత్వారింశత్ అష్టాచత్వారింశత్యవీః అష్టాచత్వారింశదిత్యష్టా చత్వారింశత్ త్రయస్త్రవీ త్రయవిరిచిత్రి అవీః త్రయవిరిత్యవాట్ త్రయవిచిత్రి అవీ ఇత్యవాడ్యుత్యౌహీ ఇత్యవాయుదిత్యవాట్ ఇత్యౌహీ పంచావిః పంచావిః పంచావీ పంచావిరిది పంచ అవిః పంచావీర్తి వత్సః పంచావీతి పంచ అవీ త్రివత్సస్త్రివత్సా త్రివత్సయితి త్రివత్సః త్రివత్సాతుర్యవాట్ త్రివత్సేతి త్రివత్సా తుర్యవాట్టుర్యౌహీ తుర్యవాలితి తుర్యవాట్ తుర్యౌహీ పష్టవాట్ పష్టవాట్పష్టౌహీ పష్టవాలితి పష్ట వాట్ పష్టౌహ్యుక్షా ఉక్షావస వసరేషభ ఋషభో వేగత్ వేగద నడ్వాన్ అనడ్వాన్ ధేనుః ధేనుశ్చ చ మే మే యజ్ఞేన యజ్ఞేన కల్పంతాం కల్పంతామితి కల్పంతాం వాజాయ స్వాహా స్వాహా ప్రసవాయ ప్రసవాయ అభిజాయ ప్రసవాయేతి ప్రసవాయ అభిజాయ ప్రదవే అభిజాయేత్యపి జాయ ప్రదవే వసవే వసవే హర్పదయే అహర్పదయేన్నే అహర్పదయేత్యహ పదయే అన్నే ముగ్ధాయ ముగ్ధాయ ముగ్ధాయ ముగ్ధాయ వైనాంసినాయ వైనాంసినాయ వినాంసినే వినాంసినాంత్యాయనాయ వినాంసినైతి వినాంసినే ఆంత్యాయనాయాంత్యాయ ఆంత్యాయనాయేత్యాంత్య ఆయనాయ భౌగాయ భువనాయ భువనాయ భువనస్య భువనస్య పతయే పతయేధిపతయే అధిపతయే ప్రజాపతయే అధిపతయ ఇత్యధిపతయే ప్రజాపాతయ్యం ప్రజాపాతయమితి ప్రజాపాతయే ఇయం రే తేరాట్ వాన్మిత్రాయ మిత్రాయ యంతాసి అసి యమాన యమాన ఊర్జే ఊర్జే త్వా వృష్టి వృష్టి ప్రజానాం ప్రజానాం త్వా ప్రజానామితి ప్రజానాం ఆధిపత్యాయ ఆధిపత్యాయాయో ఆధిపత్యాయేత్యాధిపత్యాయ ఆయుర్యజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతాం ప్రాణః ప్రాణశ్చక్షుః చక్షుశ్రోత్రం శ్రోత్రం వాక్ వాక్ మనః మన ఆత్మా ఆత్మా పృష్టం పృష్టం బ్రహ్మ బ్రహ్మ యజ్ఞః యజ్ఞో జ్యోతిః జ్యోతిస్వాహ సర్వయజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతాగ్రస్తోమాః స్తోమో యజోః యజుర్ఋక్ ఋక్సామ సామ బృహతి బృహద్రసంతరం రథంతరం చ రథంతరమితి రథం తరం చ స్వాహ స్వర్దేవాః దేవా అగన్మా అగన్మామృతాః అమృతా అభూమ అభూమ ప్రజాపతే ప్రజాపతే ప్రజా ప్రజాపతేరితి ప్రజాపతే ప్రజా భూమ ప్రజా ఇతి ప్రజా అభూమ వేద్ వేద్ స్వాహ స్వాహేతి స్వాహ ఓ